ఒక వంద హ్రీం శరీరిణి సం ధా హ్రీం శరీరిణి ఒకటి సనత్ ఓ హ్రీమేవ శరీరం మూర్తి శరీరిణి టు ఓం హ్రీం శరీరిణ్యే నమః మూలమంత్రాత్మికేతిరస్య అస్తితి హ్రీం ఆం వి హ్రీం శరీరిణి అనగా మూలమంత్రాత్మికాయని భావము. హ్రీం బీజమే శరీరముగా హ్రీం శరీరిణి ఎని స్తోతవ్యయగుచున్నది గలదిగాన దేవి స్లో హకారరూప హలధృక్పూజిత హరిణేక్షణ హరప్రియ హరారాధ్య హరిబ్రహ్మేంద్ర వందిత.